Y अग्निपुरोहितैर्यज्ञस्य देवमृत्विजम् होतारम्रत्नधातमम् इषेत्तोर्जेत्वा संयोरभिस्रवन्दुनः विश्वपादप्रजितिन्न पृथ्वी याजिराजेवामवागुम्भिभेण पृश्वीमनुप्रतिचन्द्रोणाणोस्तादिविध्यरक्षतस्तपिष्ठैः तव भ्रमाद आशुयापतञ्जलस्पुरभिशताशोषुचारः तपोविष्यग्ने जुह्वापतङ्गानसन्दितो विषजविश्वगुल्काः प्रतिस्पशोभिरतोर्णितमो भवापायुर्विशो अस्या अदब्धः यो नो दूरे अभशगुम्भो यो अन्त्यग्ने माकिष्टेव्यथिरारहर्षीत् उदग्ने तिष्ठप्रत्यारणश्मन्यमित्रागुम्भोषदादिग्महेते यो नो अनादिगुन्दमिधानचक्रे नीतादन्धक्ष्यतदन्नदुष्कौ ऊर्ध्वो भवप्रतिविद्याध्यत्मदाविष्कृष्वदैव्याज्ञे अवस्थिरादनुभियाजामिमजामिम् प्रमृणी शत्रून् सते जानात्युमतीयविष्ठय इव ते ब्रह्मणे गातुमैरत् विश्वान्यस्मै सुदिनानि रायोद्युम्नान्यर्यो विदुरो अभिद्योत् सेदग्ने अस्तु सुभगसुदानुर्यत्वानित्येन अभिराय उक्थैः पिप्रीषति स्व आयुषिजुरोणे विश्वेदस्मै रुदिनादादधिष्टिः अस्यामिते सुमतिङ्घोऽशर्वाक्षन्ते वादादरताडियङ्गीः स्वश्वास्त्वादुरथामर्दयेमास्मे क्षत्राणि धारयेरनुद्योन् इह त्वाभोर्याचरेतु पद्मम् दोषावस्तर्दी दिवागुन्दमनुद्योन् क्रीडन्तस्त्वानुमनसः सपे माहित्युम्नारस्थिवागुन्दोदनानात् यस्त्वा स्वश्वस्सु हिरण्यो अग्न उभयाद्युमतारथेन तस्यत्रातामवरितस्य सखायस्त आलिख्यमारुषद्युजोषते महोरुजानि बन्धुता वचोभिस्तन्मा पितुर्गोतमादन्नियाय वन्नो अस्य वदतश्चिकिद्धि होतर्यभिष्ठसुप्रतोदमूनाः अस्वप्नजतरणयत्तुषे वारतन्द्रादो वृकाश्रमिष्ठाः ते पायवस्तद्धयञ्चोषद्याग्नेतवनः पान्त्वमूरा ये पायवो मामतेयन्ते अग्रे पश्यन्तो अन्धम् दुरितादरक्षन् रक्षतान् सुकृतो विश्ववेदायुक्षम् दरित्रिभवो नाह देवोः त्वया भजगुम्भृतन्यः पोतात प्रणीत्य श्यामवाचाय उभाषगुंसादूदय सत्यतादेनुष्ठुया कृणुह्य क्रयाण अयादे अग्ने नमिधाभिः अप्रतिस्तोमगुंशस्यमानम् गृहाय दहासो रक्षसः पाह्यस्मान् ध्रुवो निदो मित्रमहो अवद्यात् रक्षोहणम् वाजिनमादिघर्मिणि त्वम् रक्षमुपयामि शर्म शिशामो अग्निकृतुभिः समिद्धः सरोदि वासरिणपातुनक्तम् विज्योतिषा व्रताभाजग्निराविर्विश्वामि कृणुते महित्वा रादेवेर्माया सादे दुरे वाशीते शृङ्गे रक्षदे विनिक्षे उत स्वानाथोऽतिमिषम् पद्मे सिग्मायुधा रक्षदे अन्तवाहु इन्द्रम् वो विश्वरत्मरिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्रम् नरो मे मथितावन्ते यत्पार्यान्न च ते धियस्ताः शूरो निषादाशपतश्च कानहागोमतिव्रते भजात्मन्नः इन्द्रियाणि च सक्रतो याते जनेषु पञ्चसु इन्द्रदानि दावृणे अनुतेदाय मह इन्द्रियाय तत्रा देविश्वमनुवृत्र हत्ये अणुक्षत्रमनुतोयजत्रेन्द्रदेवेरणुतेर्षक्ये आयस्मिन् सप्तवादवा तिष्ठन्ति स्वार्थो यथा ऋषिर्हरीर्घश्रुत्तम इन्द्रस्य घर्मो अतिथिः ఆవాసు పక్వమైరయాగం రోహయో దివి ఘర్మన్న సామంత పదాలు ప్రత్యుష్టం గర్వణ దేగిర ఇంద్రమిద్గాఫిరోంద్రమర్కేర్కిణ ఇంద్రం వాణీరనూషత గాయంతి త్వా గాయత్రిణోర్చంత్యర్కమర్కిణ బ్రహ్మాణ స్వాసరకృద్వంశమివయేమిరే అగుం భోము చే ప్రహరే మా మనీషామో నిష్టదాణ్యేను మతింగృణా ఇదమింద్ర ప్రతిహవ్యం దృఢాయ సత్యాస్త్రం దీర్ఘమానస్య కామా వివేదయన్మాషణా జదానస్తవై పురా భార్యాదింద్రమన్నా అవంహదో యత్ర పీపరజానో నావే వయాంతర్భయే హవందే ప్రసమ్రాజం ప్రసమమధ్వరాణామకం భోమతం మృతమయ్యీయానా అపాన్నపాతమశ్మినా హయంతమస్మిన్నర ఇంద్రియభత్తమోజ విన ఇంద్రమోరీంద్రయ్యత అధస్పరందమే గృహియో అస్మాదతి ఇంద్రక్షత్రమోజోజాయీనా అపాడుదోజనమిత్రయందరుందేభ్యోరుణోరులోక మృగోణ భీమః కుచరో గిరిష్ఠా పరామదాజగామాపరస్యాగం సగుంషాయ పవిమింద్ర దిగ్మం విశత్రోమృధోనుదస్వ విశత్రోమృధోనుదవిత్రనూరుజ విమన్యుమింద్రమామితో మిత్రస్యాదత రాతారమింద్రమవితారమింద్రగం హవే హవే సుహవగుంశూ రవీంద్రం ఉబేరు శక్రం పురోదమింద్రగ్రస్వస్తినో మఖవాధాంద్ర మాతే అస్యాగుంద్రామన్ పరిష్టా వఖాయ భూమహరివ పరాదై రాయస్వనో వృకేభిర్వరుథైస్తవ ప్రియాద సూరిషు శ్యామ అనవత్తే రథమశ్వాదక్షద్వష్టా వజ్రం పురోదద్యుమంతం బ్రహ్మాణగింద్రం మహయంతో అర్కైరవర్థయన్నహయేహంతవాహు వృష్ణేయస్తే వృషణో అర్కవర్చాంద్రగ్రావాణో హరిజి సదోషా అనశ్వాసో యే పవయోరథా ఇంద్రేజిదా అభ్యవర్తం దరస్యూ యత ఇంద్రభయామహేతతో నో అభయం గృహి మఘవంతభ్యుతమతన్న ఊతయే విద్విషో విమృధో జహి స్వస్తిదా బృహస్పతిర్మృతృధో వశీ వృషేంద్ర పుర ఏతుల స్వస్తిదా అభయంకర మహాగుంకీంద్రో వజ్రమాహర్షో ఋషీ శర్మ యచ్చదు స్వస్తినో మఘవాకరో సహంతో ఆత్మానియోస్మాన్వేష్టి రజోషా ఇంద్రగణో మరుద్భ్యః సోమం బిభవృత్ర క్షూర విద్వాన్ జహిగ్రోగుమ్రమృథోర్ధ్వాథాభయృణి విశ్వతోణ యే దేవా పురస్తోగ్నిోహణస్తేన పానృదేనో వన్నుదేభ్యో నమస్తేభ్యే దేవాక్షిణదోయమనేత్రక్షోహణస్తేన పానృదేనో వన్నుదేభ్యో నమస్తేభ్యే దేవా పశ్చాసరసృణేత్రక్షోహణస్తేన పానృదేనో వన్నుదేభ్యో నమస్తేభ్యే దేవా ఉత్తరణదో వరుణనేత్రక్షోహణస్తేన స్వాదేనో వందృదేభ్యో నమస్తేభ్య స్వాహాయే దేవా ఉపరిషదో బృహస్పతి నేత్రక్షోహణస్తేన స్వాదేనో వందృదేభ్యో నమస్తేభ్య స్వాహాత్మయ రక్షోఘ్నే స్వాహాయమాయ రక్షోఘ్నే స్వాహామిత్రే రక్షోఘ్నే స్వాహా వరుణాయ రక్షోఘ్నే స్వాహా బృహస్పతయే ద్వస్పతే రక్షోఘ్నే స్వాహా అగ్నియాయుష్మాధవనస్పతిరాయుష్మాయుషాయుష్మందంగరోమి సోమాయుష్మాౌషధిరాయుష్మాయుషాయుష్మందంగరోమి యజ్ఞాయుష్మాక్షిణాయుష్మాయుష్మందంగరోమి బ్రహ్మాయుష్మత్రాహణైరాయుష్మత్తేరుషాయుష్మందంగరోమి దేవాయుష్మందస్తేనాయుష్మందస్తేరుషాయుష్మందంగరోమి యావామింద్రావరుణాయ సవ్యాతనోస్తయేమగుంహదో ముంజతయ్యావామింద్రావరుణాదహస్యాతనోస్తయేమగుంహదో ముంజతయ్యావామింద్రావరుణాక్షస్యాతనోస్తయేమగుంహదో ముంజతయ్యావామింద్రావరుణాదేజస్యాతనోస్తయేమగుంహదో ముంజతయ్యో వామింద్రావరుణాగ్నౌ రామస్తం వామేతేనావయజేయో వామింద్రావరుణాద్విపాసు వదశ రామస్తం వామేతేనావయజేయో వా వరుణాష్పాస్రామస్తం వేదేన వయజేయో వాణింద్రవరుణ గోష్ఠే శ్రామస్తం వేదేన వయజేయో వాణింద్రవరుణ గృహేషు శ్రామస్తం వేదేన వయజేయో వాణింద్రవరుణ వనస్పతిమర్పయేంద్రాలీమీరావః అయం మూర్ధా పరమేష్ఠీ సువర్చా సమానామత్తమ శ్లోకో అస్తు భద్రం పశ్యం దౌవే దురగ్రేతమో దీక్షాహృదయస్సు వర్విదః తరః క్షత్రం బలమోజస్య ఘాతం తస్మై దేవా అభిసన్నమంతో ధారా విధాతా పరమోరతం రక్ ప్రజాపతిః పరమేష్ఠీ విరాజా సోమా ఛందాగుందినిమిదో మాహులే తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్తమేతారయగం శాస్త్రాధిపతిర్వో అస్తు అస్య విజ్ఞానమనుసగుందమిమం పశ్చాదరుజీవాసర్వే సాధారర్గంధర్వస్తోర్జోమామస ఇదం బ్రహ్మక్షత్రం పాదుతాయిదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వాహాదాభ్య స్వాహాదగుం హితో విశ్వదా మాధుర్యోగంధర్వస్తస్య మరీషయోక్షరద ఆయువో నామస ఇదం బ్రహ్మక్షత్రం పాదుతాయిదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వాహాదాభ్య స్వాహాదృశుం న సూర్యరశ్మిశ్చంద్రమాగంధర్వ క్షత్రాక్షరదోరయోనామ ఇదం బ్రహ్మక్షత్రం పాదుతాయిదం బ్రహ్మక్షత్రం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం తస్మై స్వారాభ్య స్వాహా ప్రజాపతిర్విశ్వకర్మాణోగంధర్వస్తామాణ్యక్షరదో వర్ణయో నామస ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వారాభ్య స్వాహే శిరో విశ్వగంధర్వస్తావోప్సరదో ముదా నామస ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వారా భువనస్య పదేయస్య త ఉపరి గృహా ఇహజ సనోరాస్వాజ్యామిగం రాజస్పోషకం సువీర్యగం సంవత్సరీణాగస్వస్తిగ్ర స్వాహా పరమి చతిర్గంధర్వస్తస్య విశ్వాక్షరోనామస ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వాహారాభ్య స్వాహాదుక్షిదశుభోర్భద్రగత్సువర్వాన్తర్జన్యో గంధర్వస్తస్య విద్యుదోరోనామస ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వారాభ్య స్వాహారూరేర్గంధర్వస్తస్య ప్రజాప్సరదోభిరుగోణామస ఇదం బ్రహ్మక్షత్రం పారుదా ఇదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వారాభ్య స్వాహాచారుకృపణ కాశీ రామో గంధర్వస్తస్యాధయోత్సరదశోదయంతీర్ణామస ఇదం బ్రహ్మక్షత్రం పారుదా ఇదం బ్రహ్మక్షత్రం పాదుతస్మై స్వాహారాభ్య స్వాహారనోవనస్య పదేయస్య ఉపరి గృహాయ ఉరు బ్రహ్మణేస్మై క్షత్రాయ మహిధర్మయచ్ఛ స్వాహా నమో అస్తు దర్పేభ్యో యేద పృథివీమనో యే అంతరిక్షే యే దివిదేభ్య సర్పేభ్యో నమః యే రోచనే దివో యే వాసూర్యస్య రశ్మిషో ఏషాముక్షదృతంతేభ్య సర్పేభ్యో నమః యాషోయాధాన్యే వానస్పతిమ్రణో యే వాటేషుషేరతేభ్య సర్పేభ్యో నమః అయం పురోహరిగేష సూర్యరశ్మిస్తరథోదాచరేనా విగ్రామ్యౌ గుండిగలాదరదస్థలాదాధరదౌయాధానాయేరీ రక్షాగుండి ప్రహేతిస్తేభ్యో నమస్తే నో మృణ

క్షేమస్తమే హృదిష్టమే విశ్వంచమే మహస్తమే సంవిత్తమే జ్ఞాత్రంచమే సూష్టమే ప్రసూష్టమే ధీరంచమే రజస్తమరతంచమే మృతంచమే యక్ష్మంచమే రామయశ్చమే జీవాదుష్టమే దీర్ఘాయుష్పంచమేణ మిత్రంచమే భయంచమే సృగంచమే భయమంచమే సూనాచమే సుధీరంచమే మమాచ్చోమిహవేష్వస్తు వయంద్వేంధానాంబుషేమ మహ్యన్నవృతిషస్తత్రయాధ్యక్షేణర్వనాజయేమ మమ దేవామిహవే సందు సర్వ ఇంద్రావందో మరుతో విష్ణురక్తి మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదపవతాంగామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవభూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వేరిష్టాస్యామధనువాసువీరాః మర్త్యయజంతు మమయాని హవ్యాభూతిః సత్యా మనసో మే అస్తు ఏ నో మానికాః కథమచ్చమాహం విశ్వే దేవాసోధివోచతామే దేవీశరుణ కృణోర విశ్వే దేవాహవీరయుద్ధ మహాత్మహి ప్రతయామాతనోభిర్మాధామే సోమరాజన్య అగ్నిర్మ్యం ప్రతినురం పురస్తారో గోపా పరిపాలిత్వం ప్రత్యంచోయంతో నిగురః పునస్తే మైషా చిత్తం ప్రభుధా వినేషత్ ధారాధాతృణాభవనస్తయత్పదర్దేవృంసవితారమహిమాతిషాహుమయ్యమశ్వినో భావృహస్పదర్దేవాణ్యర్థాద్రువిరానో మహిషర్మయకుందరస్మిహవే పురుహూత పురుక్షో సన ప్రజాయై హర్యశ్వమృణయేంద్రమానోరీరిషోమాపరాధా ఏనస్తవత్రాపదేభవన్వింద్రాగ్నిభ్యావేతాన్వో రుద్రాజిద్యా ఉపరిస్పృశమోగ్రంచేస్తారమహిరాజమక్రణ్య అరువాంచమింద్రమభుతో హవామహే యోగో నిద్ధనజిదశ్వజిద్య నిమన్నో యజ్ఞం విహవేరుణస్వాస్య కుర్మోహరివో వేదినం ద్వా అగ్నేర్మన్వే ప్రథమస్య ప్రదేరదోయం వాంచరంజం భావస్వ విందతే విశ్వస్యామిషి ప్రతిమిషివాంతమీమహేరణోగుంచత్వగుంభస యస్యేదం ప్రాణన్నిమిషద్యతేజతి యస్య దారంజనమానం స కేవలం స్తోమ్యగ్నిన్నాశితో రోహవీమితనోగుంచత్వగుంభస ఇంద్రస్య మన్యే ప్రథమస్య ప్రదేదతో వృత్రఘ్నస్తో మాపమాపాహు యో రాశవత్సుకృతోహమపుమగంతారణోముంచత్వగుంభద యస్సంగ్రామన్మయరితం వశీయుధేయః పుష్టానిదమం దజతి త్రయాణి స్తౌమీంద్రన్నాహితో రోహవీమితనోముంచత్వగుంభద మన్వేవా మిత్రవరుణాదస్య విత్తగుణస్యోజదాగుణమహాజన్ముదేఖే యా రాజానగు సరథయ్యాహౌ గ్రాతాణో ముంచతమానగః యో వాగుణర్హర్జునస్మిత్ సత్యధర్మాణి తుష్టరం తముపయాది దూషయన్ స్తౌమి మిత్రవరుణానాశితో జోహమిమితౌ నో ముంచతమాగతః వాయోస్స పితుర్విదథాయి మన్మహేయావాత్మన్మద్భృతో యౌ చ రక్షత యౌ విశ్వస్య పరిభూప భూపతుస్తౌ నో ముంజతమానద ఉపశ్రేష్టారాశో ఏమిోర్మే అస్థిరణ్య స్తౌమి వాయుగుంత పితారన్నాహితో రోహవీమితౌ నో ముంజతమానద రథీతమౌరథీనాత్మూర్వేషు సంగమిత్తమోయమేష్వై యోర్వాన్ దేవౌ దేవేశ్వరి తమోజస్తౌ నో ముంజతమాగత యదజాతం వాదుగుం సూర్యాయాత్రిచక్రేణ పుంగతమిచ్చమానౌ సౌమి దేవాశ్వినౌ నాశితో దోహవీమితౌ నో ముంజతమాగత మరుతా మన్వేరభినో ప్రవంతు ప్రేమాం వాచం విశ్వామవంతు విశ్వే ఆశూనుభువే సుయమానూతయేతేనో ముంజన్వేన తిగ్మమాయుధం మీడితగుంత స్వర్దివ్యగుంత ప్రణాలి విష్ణు ಸೌಮಿದೇವಾನ್ ಮರುತೋ ನಾಥಿತೋ ದೋಹವೀಮಿತೇನೋ ಮುಂಚನ್ವೇನ ಸಹ ದೇವಾನಾಂಬನ್ವೇ ಅಧಿನೋ ಬ್ರುವಂತು ಪ್ರೇಮಾಂ ವಾಜಂ ವಿಶ್ವಾಮಂತು ವಿಶ್ವೇ ಆಶೂನುಭುವೇ ಸುಯಮಾರೂತಯೇತೇನೋ ಮುಂಚನ್ವೇನ ಸಹ ಯದಿದಂ ಮಾಭಿಶೋಚತಿ ಪೌರುಷೇಯೇನ ದೈವ್ಯೇನ ಸ್ತೌಮಿ ವಿಶ್ವಾನ್ ದೇವಾನ್ನಾಥಿತೋ ದೋಹವೀಮಿತೇನೋ ಮುಂಚನ್ವೇನ ಸಹ ಅನುನೋದ್ಯಾನುಮತಿರ್ಯಜ್ಞಂ ದೇವೇಷು ಮನ್ಯತಾ ಅಗ್ನಿಶ್ಚ ವ್ಯವಹಾರೋ ಭವತಾ ದಾಶುಷೇಮಯಃ ಅನ್ವಿದನುಮತೇ ತ್ವಂ ಮನ್ಯಾಸಿ ಸಂಜನಕೃತಿ ಕೃತ್ವೇ ದಕ್ಷಾಯಣೋ ಹೀನು ಪ್ರಣಾಯೋ ಪುಂಸಿ ತಾರಿಷಃ ವೈಶ್ವಾನರೋ ನ ಊತ್ಯಾ ಪ್ರಯಾತು ಪರಾವತಃ ಅಗ್ನಿರುಕ್ತೇನ ವಾಹತಾ ಪೃಷ್ಟೋ ದಿವಿ ಪೃಷ್ಟೋ ಅಗ್ನಿಪೃಥಿವ್ಯಾ ಪೃಷ್ಟೋ ವಿಶ್ವಾಘೋಷಧೀರಾ ವಿವೇಶ ವೈಶ್ವಾನರ ಸಹಸ ಪೃಷ್ಟೋ ಅಗ್ನಿ ಸ ನೋಧಿ ಬಾಲಕ್ತೌ ಯೇ ಅಪ್ರಥೇತಾಮಿತೇ ಫಿರೋಜೋ ನಿರ್ಯೇ ಪ್ರತಿಷ್ಠೆ ಅಭವತಾ ಮಸೂನಾ ಸೌಮಿದ್ಯಾ ವಾರ್ಥಿವೀನಾಶಿತೋಜೋ ಅವೀಮಿತೇನೋ ಮುಂಜನ ನಮಗುಂಹತಃ ಪುರ್ವೀರೋ ರೀವರಿವ ಕೃಣೋ ಸಂಕ್ಷೇತ್ರಸ್ಯ ಪತ್ನೀ ಅಧಿನೋ ಬ್ರೂಯಾತೌ ಸ್ತೌ ವಿದ್ಯಾಥಿವೀನಾಶಿತೋ ದೋಹವೀಮಿತೇನೋ ಮುಂಜ ಸಮಗುಂಭತಃ ಯತ್ತೇ ವಯಂ ಮುರುಗತ್ರಾಯ ನಿಷ್ಠಾ ವಿದ್ವಾಂಗಸ್ಯ ಕರುಣಾಗಚ್ಚ ನಾಗಃ ಸುಧೀ ಸ್ವಸ್ಮಾಗುಂ ಅಧಿತೇರನಾಗಃ ವ್ಯೇನಾಗುಂ ನಿಶ್ರಥೋ ವಿಶ್ವರಗ್ನೇ ಯಥಾ ಹತದ್ವಸವೋ ಗೌರ್ಯನ್ ಚಿತ್ಪದಿಷಿತಾಮುಂಜಗಾಯತ್ರಾತ್ಮತ್ಮತ್ರಮುಂಜಾಜಗುಂಭ್ರಾತಾಲ್ಯಜ್ಞೆ ಪ್ರಸರಾನ್ನಾಯು ಸಮೀಚೀನಾಮಾಧಿಪ್ರಾದೀನಿಕ್ತಸ್ಯಾಸ್ತೇಗ್ನಿರಧಿಪತಿರಸಿತೋ ರಕ್ಷಿತಾಯಶ್ಚಾಧಿಪತಿರ್ಯಶ್ಚ ಗೋಪ್ತಾದಾಭ್ಯಾನ್ನವತ್ತೌ ನೋ ಮೃಳಯತಾಂದೇಯದ್ವಿಷ್ಮೋಯಶ್ಚ ನೋ ದ್ವೇಷಿತಂ ವಾಜ್ಯಭ್ಯೇದ ಧಾನ್ಯೋಯಸ್ವಿನೀನಾಮಾದಿದಕ್ಷಿಣಾದಿಕ್ತಸ್ಯಾಸ್ತ ಇಂದ್ರೋಧಿಪತಿರ್ಪೃಥಾಕೂರಕ್ಷಿತಾಯಶ್ಚಾಧಿಪತಿರ್ಯಶ್ಚ ಗೋಪ್ತಾದಾಭ್ಯಾನ್ನ ಮತ್ತೌ ನೋ ಮೃಳಯತ ಸ್ವಜೋರಕ್ಷಿತಾಧಿಪತಿರ್ಯಶ್ಚೋಪ್ತಾಭ್ಯಾನ್ನಸ್ತೌ ನೋ ಹೃಣಯತ ತೇಯಷ್ಮೋಯಶ್ಚ ನೋರ್ವೇದಿತಂ ವಾಜ್ಯಭೇದಾಭ್ಯಸ್ಥಾಪನಾಮಾರ್ಜುನೀಲೀಲಿಕ್ತಸ್ಯಾಸ್ತೆ ಪರ್ಮಾಧಿಪತಿರಶ್ಚ ರಾಜೀರಕ್ಷಿತಾಯಶ್ಚಾಧಿಪತಿರ್ಯಶ್ಚ ಗೋಪ್ತಾದಾಭ್ಯ ನಮಸ್ತೌ ನೋ ಹೃಣಯತೇಯಷ್ಮೋಯಶ್ಚ ನೋರ್ವೇದಿತಂ ವಾಜ್ಯಭೇದಾಭ್ಯಪತ್ನೀ ನಾಮಾದಿಬೃಹದೀಲಿಕ್ತಸ್ಯಾಸ್ತೆ ಬೃಹಸ್ಪತಿರಧಿಪತಿಶ್ವಿತ್ರ ರಕ್ಷಿತಾಯಶ್ಚಾಧಿಪತಿರ್ಯಶ್ಚ ಗೋಪ್ತಾದಾಭ್ಯಾನಮಸ್ತೌ ನೋ ಹೃಣಯತಾಂದೇಯಷ್ಮೋಯಶ್ಚ ನೋದೇತಿತಂ ವಾಜ್ಯಭೇದಾಶಿನೀನಾತೀಯಂದಿಕ್ತಸ್ಯಾಸ್ತೆ ಯಮೋಧಿಪತಿಃ ಕರ್ಣಾಗ್ರೀವೋ ರಕ್ಷಿತಾಯಶ್ಚಾಧಿಪತಿರ್ಯಶ್ಚ ಗೋಪ್ತಾದಾಭ್ಯಾನಮಸ್ತೌ ನೋ ಹೃಣಯತಾಂದೇಯಷ್ಮೋಯಶ್ಚ ನೋದ್ವೇಷಿತಂ ವಾಜ್ಯಭೇದಧಾಮಿ ಹೇತಯೋ ನಾಮ ಪುರೋ ಗೃಹಾಶವಸ್ಥಿಲೋ ವಾಚನಾಮಂತೇಭ್ಯೋ ನಮಸ್ತೆಣೋ ಮೃಣಯತೇಯೇಷ್ಮೋಯಶ್ಚ ನೋದ್ನೇತಿದಂ ಬೋಧಂ ಭೇದ ಸಾಮಿಲಿಂಬಾಣಾವಸ್ಥೇಷಾ ಬೋಧಕ್ಷಿಣ ಗೃಹಾ ಪಿತರೋ ವಹಿಷವಸ್ತಕರೋ ವಾಚನಾಮಂತೇಭ್ಯೋ ನಮಸ್ತೆಣೋ ಮೃಣಯತೇಯೇಷ್ಮೋಯಶ್ಚ ನೋದ್ನೇತಿದಂ ಬೋಧಂ ಭೇದ ಿಣೋ ನಾಮ ಸ್ಥರೇಶ ಸ್ವಪ್ನೋ ವೈಷವೋ ವಾಚ ನಾಮಂತೇಭ್ಯೋ ನಮಸ್ತೆನೋ ಮೃಣಯತೇಯೇಷ್ಮೋಯಶ್ಚ ನೋದ್ವೇಷೋದಂಭೇದಾಮ್ಯಮಸ್ಥಾವೋ ನಾಮ ಸ್ಥರೇಶೌತರ ಗೃಹಾ ಆಭೋ ವಿಷವ ಸಮುದ್ರೋ ವಾಚ ನಾಮಂತೇಭ್ಯೋ ನಮಸ್ತೆನೋ ಮೃಣಯತೇಯೇಷ್ಮೋಯಶ್ಚ ನೋದ್ವೇಷಿತಂ ಬೋಧಂ ಭೇದ

భ్రాతృవ్యం పాదయామసి ప్రాణో రక్షతి విశ్వమేధసే ఇర్యో భూత్వా బహుధా బహూని స ఏక్షర్వం వ్యామశే యో దేవో దేవేషు విభూరంతః ఆవృతూతా క్షేత్రయ భగద్భృషా తమే ప్రాణం మనసోపశిక్షత అగ్రం దేవానామిదమత్రునోమి మనసశ్చిత్తేదం భూతం భవ్యం జగుప్యతే తద్ధి దేవేష్వగ్రియం ఆడయేతు పురస్తరం సహదేవైరిమగం భవం మనశ్రేయసి శ్రేయసి కర్మణ యజ్ఞపతిం దదసే జుషదామేవాహిరగుంభవి విరాట్దేవీ పురోహిత అవ్యవారణపాయిని యయా రూపాణి బౌధా వదంతి పేషాగుంద్రిదేవా పరమే జమిత్రే సాణో విరాడనపత్ఫురంతి వాగ్దేవీ జుషదామిదగుంభవి యక్షదేవానా జ్యోతిరమతేవ్యక్తం అస్య విజ్ఞానాదబుధాధీయతే తస్య తుమ్ నమశీమహి మానోహాదీన్ విచక్షణ ఆయురిన్న ప్రతీయత అనంధా చక్షుషా వయం జీవా జ్యోతిరశీమహి సువజ్యోతిరుదామృతం శ్రోత్రేణ భద్రముత శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాజం బౌధోద్యమానా శ్రోత్రేణ బోధశ్చ మహత్య శ్రూయతే శ్రోత్రేణ సత్వాదిశా శృణోమి ఏణ ప్రాచ్యా ఉత దక్షిణ శృణ్వంత్యుత్తరాన్ తదిశ్రోత్రం బహుధోద్యమానం అరాణ్యమే పరిసర్పం బూవ సింహే వ్యాఘ్రతయామృదాకౌ ఋషిరగ్నౌ బ్రాహ్మణేతో జ్ఞేయా ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సన్మర్చసంవిధాన యా రాజన్యేరుభావాయ అశ్వచక్రం జే పురుషస్య మాయౌ ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సన్మర్చసాదం విధాన యా హస్తిపిని యా హిరణ్యే విశిరశ్వేషు పురుషేషు గోసో ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సన్మర్చసాదం విధాన రథే అక్షేణు వృషభస్య వాజే వాదే పర్జన్యే వరుణస్య సుష్మే ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సన్మర్చసాదం విధాన రాడది విరాడతి సమ్రాడది స్వరాడతి ఇంద్రాయ త్వా తేజస్వతే తేజస్వంతగ్రశ్రీణామి ఇంద్రాయ త్వౌజస్వ తపోజస్వంతగ్రశ్రీణామి ఇంద్రాయ త్వాయస్వతే పయస్వంతగ్రశ్రీణామి ఇంద్రాయ త్వాయుష్మద ఆయుష్మంతగ్రశ్రీణామి తేజోసి తత్తే ప్రయచ్చామి తేజస్వరస్తు మే ముఖం తేజస్వక్షిరో అస్తు మే తేజస్వాన్ విశ్వత ప్రత్యంగ తేజసాం వివృద్ధిమా ఓజోసి తత్తే ప్రయచ్చామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వక్షిరో అస్తు మే ఓజస్వాన్ విశ్వత ప్రత్యంగ ఓజదాం వివృద్ధిమా పయోసి తత్తే ప్రయచ్చామి పయస్వరస్తు మే ముఖం పయస్వక్షిరో అస్తు మే పయస్వాన్ విశ్వత ప్రత్యంగ పయసాం వివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్చామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మక్షిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యంగ ఆయుషాదం వివృద్ధిమాగ్న ఆయుషే వర్తతే గృహి ప్రియగుం రేతో వరుణ సోమరాజన్ మాదేవాస్మాసి దేశర్మయచ్చ విశ్వే దేవాయథాదే ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యథో వాతో మనోజవాక్షరం దిసింధవ సాసాం త్వా సత్వా సాగుం రుచ అభిషించా వివర్చత సముద్ర ఇవాది గంభనా సోమ ఇవాచ్యదాభ్య అగ్నిరివ విశ్వత ప్రత్యంగ సూర్య ఇవ జ్యోతిషా విభూ అపాయ్యో ద్రవణేత తమహమస్మాముష్యాయనాయ తేజసే బ్రహ్మవర్జదాయ గృహామి అపాయ్య ఊర్మౌరస తమహమస్మాముష్యాయనాయ ఓజసే వీర్యాయ గృహామి అపాయో మధ్యతోరస తమామస్మాయ పుష్కై ప్రజననాయ గృహామి అపాయో జిగ్నియోరస తమహమస్మాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి అహమస్మి ప్రథమజార్దస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మానసా సహి దేవమావాహ అమన్నమన్నమదంతమద్మి పూర్వమగ్నిరపి దహత్యన్నము యత్తౌహాసాదే ఆముత్తరేషు వ్యాత్తమస్య పశవః సుజంభౌ పశ్యంతి హీరాః ప్రచరంతి పాకాః జహాన్యన్యందజహాన్యన్యం అహమన్నం వశమిచ్చరామి మానమర్థం పర్యేమి భుంజత్ కో మామన్నం మనుష్యోదయేత పరాకే అన్నీ తల్లోక ఏరత్ విశ్వైర్దేవై పితృభిర్భుత్తమన్నుప్యతే యత్ పరోప్యతే శతమీ సాధనూర్మే బూవ మహాంతౌ నరుత దుద్ధేన పప్రౌ దివం దర్శి పృథివీం చ సాకం తత్సం పిబంతో నమినంతి మేధస నైతద్భూయో భవతి నోగనీయ అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుందము జీవాదుమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానా మోఘమన్నం విందతే అప్రచేతా సత్యం బ్రవీమి ప్రసైతస్య నాద్యమణం పుష్యతి నోదఖాయం కేవలాఖో భవతి కేవలాదీ అహం మేధత్రమయన్వర్షన్నస్మి మామద్యహమస్మిన్యాన్ అహం సదమృతో భవామి మదాదిత్యాసి సర్పేదవందీ దేవీం వారమదమయంద దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమూర్జంధుహారా ధేనుర్వాగస్మాపదుష్టుపైదు యద్వాగ్వదంత్య విచేతనాని రాష్ట్రీ దేవానాని శతాదమంద్రా చరస్వ ఊర్జంతు హేపయాగుంసి పరస్మిదస్యా పరమంజగామ అనందామందారభినిర్మితా మహీ యస్యాన్ దేవారభిర్భోజనాని ఏకాక్షరాన్ విపదాగు షట్పదాన్ చ వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వా పశవో మనుష్యాః వాచీవా విశ్వా భువనాన్యత్పితా సారోహవంజుషతామింద్రపత్నీ వాక్షర ప్రథమజార్దస్య వేదానాం మాతామృతస్య నాభిః సానోజుషానోపయజ్ఞమాగాత్ అవంతీ దేవీ తు హవామే అస్తు యాషయో మంత్రకృతో మనీషిణః అన్వైచ్ఛన్ దేవా సపదాశ్రమేణ తా దేవీం వాజగుం హవిషాయ జామహే సాడోద్ధారతు కృతస్య లోకే చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణా ఏ మనీషిణః గుహా త్రీణి తానేంగయంతి తురీయం బాధో మనుష్యా వదంతి శ్రద్ధయాగ్నిస్సమిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాంభగస్య మూర్ధని వచసా వేదయామసి ప్రియగ్ శ్రద్ధే తదసః ప్రియగ్ శ్రద్ధేతి తాదసః ప్రియం భోదే యజ్వసు ఇదం మ ఉదితం కృధి యథా దేవా అసురేషు శ్రద్ధాముగ్రేషు రక్తిరే ఏవం భోజేషు యజ్వసు అస్మాకముదితం గృహి శ్రద్ధాగ్నే వాయజమానా వాయుకోపా ఉపాసతే శ్రద్ధాృదయూత్యా శ్రద్ధయా భూయతే హవిః శ్రద్ధా ప్రాదుర్భవామహే శ్రద్ధా మధ్యంది నంబరి శ్రద్ధాగుం సూర్యస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధా పరేహమా శ్రద్ధా దేవాధివత్తే శ్రద్ధా విశామి శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధా కామస్య మాదరం హవిషార్థయామది బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషీమతః సురుతో వేన ఆవహ స బుద్ధ్యా ఉపమాస్య విష్ఠాః తదశ్చ యోనిమతదశ్చ వివః పితా విరాజా మృషఘోరయీణా అంతరిక్షం విశ్వరూప ఆవివేశ తమర్థైరభ్యర్చంది వత్సం బ్రహ్మదంతం బ్రహ్మణార్థయంత బ్రహ్మదేవానజనయత్ బ్రహ్మ విశ్వమిదం జగత్ బ్రహ్మణ క్షత్రం నిర్మితం బ్రహ్మ బ్రాహ్మణ ఆత్మనా అంతరస్మిన్ నిమే లోకాః అంతర్విశ్వమిదం జగత్ బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠం తేన కోర్హతి స్పర్ధితుం బ్రహ్మం దేవాత్రయస్త్రిపుంశత్ బ్రహ్మణ్యింద్ర ప్రజాపతి బ్రహ్మణ విశ్వాభూతాని నామీవాంతః సమాహితా చతస్రాసా ప్రతరం పగ్నయః ఇమన్నో యజ్ఞన్మయత ప్రజానన్ ఘృతం విన్మన్నదరగుం సువీరం బ్రహ్మతమిద్భవత్యాహుతీనా ఆగావో అగ్మన్ృత భద్రమక్రన్ శ్రీరంగోష్ఠేర్ణయన్ తస్మే ప్రజావతీ పురురూపాయిహ ఇంద్రాయ పూర్వీర్షసోరుహాణా ఇంద్రో యజ్వనేర్ణతేక్షతి ఉపేద్దదాదినస్వంబుషాయని భూయో భూయో రజిమిదస్య వర్ధయన్ అభిన్నే ఖిల్లే నిరధారిదే వయుం నారకం దినదభారిరస్కర వైరామిత్రో వ్యథిరాధర్షతి దేవానిశ్చయాభిర్యజతే దదాతి చ యోగిస్తావిస్తద దేవోపదిస్సహ నతా అర్వారేణు కకాటో అశ్నుతే నగ్రస్త్రత ద్రౌపయంతితామహి గురుకాయమభయంతస్యతాను గావో మత్స్యస్య వినరన్ యజ్వరః గావో భగో గావ ఇంద్రో మే అచ్చాద్ గావ సోమస్య ప్రథమస్య పక్షః ఇమాయ గావ సజనాద ఇంద్రః ఇచ్ఛామి ధృతామనదాదిరౌ యూయం గావో మే వయథా విసర్జ్యతే లీలజ్జిత్రుణుఖా సుప్రదీకం భద్రం గృహృణుఖ భద్రవాజ బృహద్వోయముచ్యతే దాదు ప్రజాపతీ సూయవసగు నృషంతీ శుద్ధాపసు ప్రమాణే పిబంతీ మావత్తే రీశ సమాఘశకుంస పరివోహేతీ రుద్రస్య వృంశాద్ ఉపేతముపవర్తనం ఆసు గోషూపపృచ్యతాం ఉపర్షభస్య రేతసి ఉపేంద్రతవ వీర్యే సాధూర్యానంద్రమదాశ్వభృత్తమాహత్ తేజోవసు మద్రాజతో దివి సామాత్మానాదరణ సామచారిణా యోర్వ్రతన్న మమే జాతు దేవయో ఉభావంతౌ పరియారార్వ్యా దివో నరశ్మీగస్తనుతోవ్యర్ణవే ఉభాభువంతి భువనాన విక్రతు సూర్యాన చంద్రాజరతో హతామతి ప్రతీజ్యుమద్విశ్వమిదా ఉభాదివ సూర్యా ఉభారంద్రమదా విచక్షణ విశ్వవారావరి భోభావరేణ్యా తానోవదం మరిమంత్రాహిప్రదా విశ్వవరీ ప్రసరణాదరంత సువర్విదా దృశయే భూనిరశ్మి సూర్యాని చంద్రాదర్శత రస్మినో భానుచరతోడు సందివం అస్య శ్రవో నద్య సప్త విభ్రతి యా వాక్షామార్థివీ గతశతం వభు అస్మే సూర్యాంద్రమదాచక్షే సత్యేకమింద్రచరతో విచర్తురం పూర్వా పరం చరతో మాణిజైతౌ శిశు క్రీడంతౌ పరియాతౌ అధ్వరం విశ్వాన్యో భువనాహిదష్టే ఋతూరణ్యో విరధజ్జాయతే పునః హిరణ్యవర్ణాశ్రుతయ పవకాయాసు జాతః కశ్యపు యాస్మింద్రః అగ్నియాదర్భందేవిరూపాస్తానాపశగ్రస్యోనాభవంతో యాసాగుం రాజావర్ణో యాదిమఖ్యేతస్యానృతే అవపశ్యంజనానా అధుశ్చ తస్సు చ యోగాః పవకాస్తానాపశగ్రస్యోనాభవంతో యాసాదేవాదివి గృహ్మద్రి అక్షయ్యా అంతరిక్షేమౌధావంతి యా పృథివీం పయతో నంది శుక్రాస్తానాశగ్రస్యోనాభవంతో శివేన మాదక్షుడావశిరా శివయా తదుగోమస్పృశరత్మజం మే సర్వాము అగ్నిగుంభృషతో హే ఓమ ఇవ స్తోమో జోనిధత్త ఆపో భద్రాగ్నిభూమిత్యాపైస్తీం ప్రోమసో మనుమృతామరంగమా ప్రాణేణ సావర్గదాగణ్య ఆదిత్పశ్యామృతవాజునోమ్యాసో గచ్చతి వాంగ్ మన్యే భేదానో అమృతస్య తర్హి హిరణ్యవర్ణ కృపయ్యదావః నాదదాదీర్నోదాదీ తదాని నాదీద్రజోనో వ్యోమాపరోజతే కిమావరీ బక్కువగత్య శర్మణ్యే అంభక్యమాదీతరానందవీరం నృత్యురమృతందరిహిన రాత్రియాహ్నాదీ ప్రకేతః ఆనీదవాతగ్ర స్ఫుటయాతదేకము తస్మాధాన్యనకించనాద తమాసీత్తమసా గూఢమగ్రే ప్రకేతం సరిదం సర్వాయిదం తుక్షేనాభవిహితం యదాదీత్ తమదస్తన్మహినా జాయతైకౌ కామస్తదగ్రే తమవర్తతాభి మనసోరేత ప్రథమం యదాసీత్ సతో బంధుమదనిరవిందన్ హృది ప్రదీశ్యాగవయో మనీషా తిరశ్చీనో విదతో రశ్మిరేషా స్వథా అవస్థాత్ ప్రయతి పరస్తాత్ కో అద్ధావే రక ఇహ ప్రబోధతే కుత ఆజాతా కుత ఇయం విదృష్టిః అర్వాత్ దేవా అస్య విదర్జనాయ అథా కో వేదయతా బభూవ ఇయం విదృష్టిర్జతాభూవ యది వా రథే యది వార యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్ సో అంగవేద యది వానవేద కిగ్యస్ విద్వనంత ఉత వృక్షాసీన్ యథోద్యావారుమీనిష్టదక్షు మలీషిణో మనసా పృచ్చతే యదధ్యతిష్టద్భువనాధారయన్ బ్రహ్మవనం బ్రహ్మణ వృక్షాసీన్ యథోద్యావా పృథివీష్టదక్షు మలీషిణో మనసా విబ్రవీమివ బ్రహ్మాఖ్యతిష్టద్భువనాని ధారయన్ ప్రాతరగ్నిం ప్రాతరింద్రగుంభవామహే ప్రాతర్మిత్రవరుణ ప్రాతరశ్విరా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతి ప్రాతః సోమం రుద్రగుంభువేమ ప్రాతర్జితం భగముగ్రగుంభువేమ వయం పుత్రమదితేజో విధర్త ఆరశ్చిద్యం మన్యమాన తురశ్చిత్ రాజాజిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేదర్భగదత్యరాధ భగే మాధియముదవదన్న భగ ప్రణోదన యోగోభిరశ్వై భగ ప్రణభిర్నృబంధస్యామ ఉదేదానీం భగవందస్యామ ఉత ప్రపిత్వ ఉత మధ్యే అన్నా ఉతోనితా భగవన్ శౌర్యస్య వయం దేవారాగుం మదౌ శ్యామ భగ ఏవ భగవాగు అస్తు దేవా తేన వయం భగవందస్యామ సన్వాహ్యో హవీమి సనో భగపుర ఏదాహమేహ సమధ్వరాయో నమంత విధిగ్రావే వసుదయే పదాయ అరువాదీనం వసుమిదం భగన్న రథమివాశ్వాదిన ఆవరంతు అశ్వాపదీర్గోమతీర్ణ ఉషాస వీరవతీ సదముచ్చు భద్రా ఘతం దుహారాద ప్రవీణా యూయం పాద స్వస్తి విస్తార అగ్నిర్న పాదవృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసామిదక్షరం అవిరాదంజుహోతర యస్య భాంతి రశ్మయో యస్య కేతవ యస్యేవా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభి సంవసార అస్మిర్నో దేవస్సు వితే దాదు ప్రజాపదే రోహిణీ వేదు పత్రీ విశ్వరూపా బృహతి నిత్రభాను సానో యజ్ఞతు వినే దాదు యథా జీవే జర దత్తవీరా రోహిణీ దేవ్యుదనా పురస్తాద్ విశ్వరూపాణి ప్రతిమోదమానా ప్రజాపతి గుం హవితా వర్ధయంతి ప్రియా దేవానా ఉపయాదు యజ్ఞం సోమో రాజా మృగ శీర్షేణారణ్య శివన్ నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమాణో బహుధా జనేషు ప్రేత ప్రజాయమానే దాదు యత్తే నక్షత్రం మృగ శీర్షమస్తి ప్రియగుం రాజం ప్రియతమం ప్రియాణ తస్మై దేవో హవిషా విధేమ ഷണ്ടേതിപദേ ഷണ്ടുഷ്പദേ ആത്രയാ രുദ്രപ്രഥമാണ ഇതി ശ്രേഷ്ഠോ ദേവാനാം പതിരഗ്നിയാണ അക്ഷത്രമത്യ അഭിഷാ വിധേന മാനപ്രജാകുമ്രീരി ഷണ്മോത വീരാ ഹേതി രുദ്രത്യ പരിണോ വൃണക്തോ ആർദ്രാക്ഷത്രഞ്ജുളതാകും ഹവിർണ പ്രപുഞ്ചമാണോ ദുരിതാനി വിശ്വാ അപാഷകും തന്നുത താമരാതിം പുനർണോ ദേവ്യതി നിസ്പൃണോതോ പുനർമതോ ന പുനരേതാ യജ്ഞം പുനർണോ ദേവാഭിയന്തു സർവേ പുനഃ പുനർവോ ഹവിഷായതാമേവാണേജിരനർവാ വിശ്വസ്യ ഭർത്രീ ജഗത പ്രതിഷ്ഠാ പുനർവസു ഹവിഷാ വർദ്ധയന്തി പ്രിയ ദേവാനാമപ്യേതുപാഥ ബൃഹസ്പതി പ്രഥമം ജായമാണ ശിഷ്യന്നക്ഷത്രഭൃതം ബഭൂവ ശ്രേഷ്ഠോ ദേവാനാമൃതനാഥ ജിഷ്ണു നിരോധ സർവാഭയം നോ അസ്തു ശിഷ്യ പുരസ്താധിപമധ്യതോ ന ബൃഹസ്പതിർന പരിപാതു പശ്ചാത് ബാധേതാന്വേഷോ അഭയം കൃണുതോ സുവീചയശ്യാമ ഇതകും സർപ്പേഭ്യോ ഹവിരത്വദൃഷ്ടം ആശ്രേഷാഹേഷാമനുയന്തി ചേത യേ അന്തരിക്ഷം പൃഥിവീക്ഷയന്തി തേന സർപ്പാരോഹമാഗമിഷ്ടാഹ യേ രോദവേദൂര്യത്യാപി സർപ്പാഹ യേ ദിവം ദേവീമനു സഞ്ചരന്തി യേഷാമാശ്രേഷാ അനുയന്തി കാം േഭ്യ സർപ്പേഭ്യോമി ഉപഭൂത പിതരോ യേ മഹാതു മനോരവധ സുഹൃത സുഹൃത്യാണോ നക്ഷത്രേ ഹവമാഗമിഷ്ടാഹിർയജ്ഞം പ്രയതഞ്ജന്താ അഗ്നിദഗ്ധാഗ്നിദഗ്ധാ യേ മുല്ലോകം പിതര ക്ഷയന്തി യാഗസ്ത വിത്മയാഗം ഉചന പ്രവിത്മ മഹാജ്ഞകുന്നു കൃതഞ്ജുഷന്താ ഫൽഗുണീ നാമതിത്വം നദര്യമന്മരുണമിത്രചാരോ തന്ത്വാ വയവും സനിതാരണും സനീനാ ജീവാജീവന്തമുപതം വിഷേമ യേ ദേവാ വിശ്വാഭുവനാണി സഞ്ജിതാ യസ്യ ദേവാനു സംയന്തി ചേത അര്യമാരാജാചരസ്തു വിഷ്മാര് ഫൽഗുണീ നാമൃഷഭോരോരവീതി ശ്രേഷ്ഠോ ദേവാനാം ഭഗവോ ഭഗാതി തത്വാവിരുഫൽഗുണീ സത്യവിത്താര് അസ്മഭ്യക്ഷരമജനകും സുവീര്യം ഗോമദർശ്വധുപതന്നു ദേഹ ഭഗോ ദാതാ ഹൈസ്പ്രദാതാ ഭഗോ ദേവീ ഫൽഗുണീരാവിവേശ ഭഗത്യേത്തം പ്രസവംഗമേവ യത്ര ദേവൈ സ സമാദം വദേമ ആയാതു ദേവഃ സവിതോപയാതു ഹിരണ്യജേന സുവൃതാർത്ഥേന വാനഹസ്തകം സുഭകം വിത്മനാപദം പ്രയച്ഛന്തപുരിം പുണ്യമച്ഛ ഹസ്ത പ്രയച്ഛത്വമൃതം വസീയ ദക്ഷിണേണ പ്രതിഗൃഹീമ ഏനത് ദാതാരമത്യസ പിതാ വിധേയ യോ നോ ഹസ്തായ പ്രസുവാദി യജ്ഞം ത്വത്താരക്ഷത്രമഭേദ ചിത്രാ സുഭകം സഭയുപതികം രോചമാണാ ഇവേദയന്നമൃതാൻമർത്യാകശ്ച രൂപാണി ഗുംസംഭവനാശ്വാ തന്നസ്വഷ്ടാരതു ചിത്രാവിദഷ്ടാ തന്നക്ഷത്രം ഭൂരിതാ അസ്തുമഷ്ടം തന്ന പ്രജാ മീരവീഗുംസനോതു ഗോഭിർണോ അശ്വൈ സമനക്തു യജ്ഞം വാരുണക്ഷത്രമധ്യേ ദൃഷ്ട്യാ തിക്വശൃംഗോ വൃഷഭോ രോരുബാണഃ സമീരയം ഭവനാമാദരിഷ്വാ അമദ്വേഷാകും നിരുതാമരാദീ തണ്ണോ വാജുഷ്ട്യാരുണോതോ തന്നക്ഷത്രം ഭൂരിദാസ്തുമഷ്ട്യം തണ്ണോ ദേവാദോ അനുജാനന്ദുഗാം യഥാതരേ മധുരിതാണി വിശ്വാ നൂരാത്മച്ഛത്രവോ യന്തു ഭീതാ തദിന്ദ്രാഗ്നീരുണുതാദ്വിഷാഖേ തണ്ണോ ദേവാ അനുമദന്തു യജ്ഞം പശ്ചാത്പുരസ്താദഭയണ്ണോ അസ്തു നക്ഷത്രാണാമധിപത്നി വിശാഖേ ശ്രേഷ്ഠാവിന്ദ്രാണീ ഭുവനസ്യ ഗോപൌ വിശൂചശത്രൂണപവാധമാണോ അപക്ഷുധണ്ണുത താമരാതിം പൂർണാ പശ്ചാതുത പൂർണാ പുരസ്താത് ഉന്മഥിത പൂർണമാസീജികായ തസ്യാദേവാഭിസംവസന്തഃ തമേനാക ഇഹമാദയന്താ పృథ్వీ సువర్చాపతి సజోషా పౌర్ణమాస్కృత గాచ్చోభమానా ఆప్యాయంతీదురితాని విశ్వా వరుందుహా యజమానా యజ్ఞం రుద్ధ్యాత్మహవ్యైర్నమతో ప్రదద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధార్ హవిషా వర్ధయంతః సదంజీవేమ శరదస్తవీరా చిత్రం నక్షత్రముదగాత్ పురస్తాద్ అనురాధారైర్యవదంతి తన్మిత్రైర్వితరైరంతరిక్షే ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేది యస్మిన్ వృత్రం వృత్రదోర తస్మిన్ మయమరుహానా సుధంతరే మధురిందూరిష్టి పురందరాయ వృషభాయ కృష్ణవే అషాఢాయమానాయే ఇందాయ జ్యేష్ఠామద్దుహానా పురంభృడో దిగజమానాయ లోకం మూలం ప్రజా మీరవదీం విజేయ పరాశ్యేదనురుతి పరాచ గోవిర్నక్షత్రం సమర్థం అహర్భూయాజమానాయ మహ్యం అహర్నో అర్జును విదేహాతు మూలం నక్షత్రమిర్యద్వదంతి పరాజీ బాజానరతిన్నుదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం యా దివ్యా పయసా సంబభూవు యా అంతరిక్ష ఉత పార్థివీర్యాయంతి కాశ్శబ్దోనావంతో యాశ్చకూప్యాయాశ్చ నాద్యా సముద్రియా యాశ్చ వైనందీర్ల ప్రాదీర్యా యాసామషాఢాభక్షయంతి తానాశ్రోనాభవంతో తన్నో విశ్వే ఉపశృణ్వంతు దేవా తదషాఢాభిసంయంతు యజ్ఞం తన్నక్షత్రం రథతాం వృషుభ్యుషిర్దృష్టిర్యజమానాయ కల్పరా శుభ్రా కన్యాయ సువేషత కర్మకృత సుకృతో వీత్యావదీ విషాన్ దేవాన్ హవిత వర్ధయంతీ షాఢాకాముపయాంతు యజ్ఞం యస్మిన్ బ్రహ్మాహిత అముందోకమిదమూర్తత్వం తన్నో నక్షత్రమిది విజిత్య శ్రియం దాత్మీయమానం ఉభౌ లోకౌ బ్రహ్మణారంజితేమౌ తన్నో నక్షత్రమిది విజష్టాం తస్మిన్ వయం మృతనా సంజయేమ తన్నో దేవాసో అనుజానంతు కాం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యాపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీమూర్యా ప్రతీతీ మేనాముషాయామ రేహా విష్ణురుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్ష తచ్చ్రోణైతి శ్రవ ఇచ్చమానా పుణ్యగ్రశ్లోకయజమానాయ గృణ్వతి అష్టౌ దేవావతవ సోమ్యాస సహస్రో దేవీరచరాశ్రవిష్ఠా తే యజ్ఞం పాదృత పరస్తాద్ సంవత్సరేణమృతగ్ర స్వస్తి యజ్ఞన్న పాదవత పురస్తాద్ క్షీణతో శ్రవిష్ఠా పుణ్యన్న క్షత్రుభిసంమిషామ మానోహరాదిరఘంసారణ్య క్షత్రస్య రాజా వరుణోధిరాజ నక్షత్రాణామృతమిషగ్వతిష్ఠ తౌ దేవేభ్య ప్రణుతో దీర్ఘమాయు శతకం సహస్రాధేనదాని ధత్త యజ్ఞన్నో రాజావరుణముపయాదు తన్నో విశ్వే అభిసంయంతు దేవా తన్నో నక్షత్రం శతభిషక్తుషాణం దీర్ఘమాయు ప్రతిరథే నజాని అజయేక పాదు దాత్ పురస్తాద్ విశ్వాభూతాని ప్రతిమోదమాన తస్య దేవా ప్రథమయ్యంతి సర్వే ప్రోష్ఠపదాజో అమృత గోపా విభ్రాజమాణ ఉగ్ర ఆంతరిక్షమేకపాదం ప్రోష్ఠపదాజో అనుయంతి సర్వే అహిర్బుద్ధియ ప్రథమానేతి శ్రేష్టో దేవానామృతమానుషాణా సంబ్రాహ్మణా సోమ్యాద ప్రోష్ఠపదాజో అభిరక్షంతి సర్వే చర్వాదేవాభికర్మ దేవా ప్రోష్ఠపదాదైతి యాన్ వదంతి తే బుద్ధుయం పరిషద్యగ్రస్తుబంధిగం రక్షద్యూషారేవేది పంథరీ పశుపావాజమస్యౌ ఇమాని హవ్యాప్రయదానుషాణా సుగైర్నోజానైరుపయాతాయ్యజ్ఞ క్షుద్రాన్ వరుణ్ రక్షతు రేవతీన లావో నోస్వాగుం అన్వేతు పూషా అండగుం రక్షంతో బహుధా విరూపం వాజగుం నడుతాయమానాయ యజ్ఞం తదశ్వినా స్వయుజోపయాత సుభర్ణమిష్టౌ హృయమే నిరస్వైహి స్వర్ణక్షత్రం అభిరాజంతౌ మధ్వాతం ప్రక్తౌ యజుషా సమక్తౌ యౌ దేవానా విషణౌ భవ్యవాహౌ విశ్వర్జూదామృత గోపౌ తౌ నక్షత్రుషాణోపయాత నమోష్భ్యాణుమోషుయుభ్యాపమానం భరణీర్భరంతో తరగోరాజాభగవాదష్టోకస్ రాజా మహతో మహాని సుగన్నః పంథాభయం కృణోతు యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా యస్మిన్నేనమభ్యషించంత దేవా తదస్య చిత్రగుం భవిషయజామ అపవాప్మానం భరణీర్భరంతో నివేషణీ సంగమణీ వసూనా విశ్వారూపాణి వసూన్యా ప్రేరయంతి ధాతవోరగం దుభకారణా నాదానాగన్వత్యదాలం విదానా యస్తే దేవా అతసుద్భాగేయమమావాస్యే కర్మసందో మరిత్వా సారో యజ్ఞం విప్రహి విశ్వవారేయున్నోభగే సువీరం నవో నవో భవతి దాయమానోన్నాంగే దృషదా వేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాయన్ ప్రతంత్రమాస్తిరతి దీర్ఘవాయో యమాదిత్యాగుంషమాక్షిరమక్షిదయపివంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయంతు భువనస్య గోపాః యే విరూపే సమనసా సంజయంతి సమానందంతుం భరితాదనాదే విభో ప్రభూ అనుభూ విశ్వతో హువే తేనో నక్షత్రే హవమానమేతం స్వయం దేవీ బ్రహ్మణా సంవిధానాః సురత్నాసో దేవవీతిర్ధానాః అహోరాత్రే హవిషా వర్ధయంతః అతిపాపానమతి ముక్త్యాగమేవ ప్రత్యుపదృశ్యాయతి యుచ్ఛంతి అపో మహీ వృణుతే చక్షుషా తమో జ్యోతిష్కృణోరి సూనరీ పురుశ్రియా సజతే సూర్యః సచా ఉద్యన్నక్షత్రమర్చిమతి సవేదృణోభ్యుసూర్యస్య చ సంభక్తేన గమేమహి తన్నో నక్షత్రమర్చిమతి భానుమతేన ఉచ్చరతే ఉపయజ్ఞవిహారవదే ప్రణక్షత్రాయ దేవాయ ఇంద్రాయేందుకుం హవామహే సరస్వమిదాక్షరిదాం వీరమత్తమం ఉదృత్యం జాతమేతం దేవం వహంతి కేతవ దృషే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముత గాదరీ కంజక్షమిత్రవరుణస్యాగ్నే ఆ ప్రాద్యా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మాస్థుషశ్చ అదితిర్ణపురుషపతి శర్మయక్షతో అదితి పాద్మబృంహత మహీ మోషమాతరకం సుప్రతానామృతీమవసే హువేమ సువిక్షత్రామజరంతీమురుజీవం శర్మ నమదిగం సుప్రణీతిం ఇదం విష్ణుర్విదక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భావం దురే తదర్విష్ణుస్తమదే వీర్యాయ మృగోణ భీమక్కుతనోగిరిష్ఠా యస్యోర్షు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా అగ్నిర్మూర్ధాపతి పృథివ్యా అయం అపాగుమ్రేతాగుంది జిన్వతి భవోరతశ్చ నేతాయత్రిభ్యసే నివాహి దివి మూర్ధానందరిడేదు వర్షాన్ దిక్వాత్రేణృజయవ్యవాహు అనునోద్యానోజ్ఞం దేవేషు మన్యత అగ్నిశ్చవాహనో భవదాశ్రేమయ అన్వితనుమతే త్వం మన్యాదీమంజనకృతి ప్రత్వేదక్షాయణోహి ప్రాయోజిదారిత అవ్యవాహమభిమాదిశాహం రక్షోహణమృతనాలు జిష్ణు జ్యోతిష్మంతం నీజ్యతం పురంధి అగ్నిజ్ఞరస్మిష్టక సమాహువేమ స్వస్తమగ్నే అమితృణాయి విశ్వాయ పంథ ప్రతిశం విభాహి జ్యోతిష్మధ్యే ఆయు అగ్నే స్వా ఋత్తికాభ్య స్వాంబాయై స్వాదులాయై స్వాహ్ఞై స్వాహ్యయంచై స్వాహ మేఘయంచై స్వాహ ఋషయంచై స్వాహ సుపుణీకాయై స్వాహ ప్రజాపతయే స్వాహ రోహిణ్యై స్వాహ రోదమానాయై స్వాహ ప్రజాభ్య స్వాహ సోమాయ స్వాహ మృగశీర్షాయ స్వాహ ఇన్మకాభ్య స్వాహుషదీభ్య స్వాహ రాశ్యాయ స్వాహ విదిత్యై స్వాహ రుద్రాయ స్వాహ రుద్రాయై స్వాహ పిణ్వమానాయై స్వాహ పశుభ్య స్వాహ అదిత్యై స్వాహ పునర్వసుభ్యా స్వాహ భూత్యై స్వాహ ప్రజాత్యై స్వాహ బృహస్పతయే స్వాహ దిశ్యాయ స్వాహ బ్రహ్మాచరాయ స్వాహ సర్పేభ్య స్వాహ శ్రేషాభ్య స్వాహ దంతశూకేభ్య స్వాహ పితృభ్య స్వాహ మఖాభ్య స్వాహ నఖాభ్య స్వాహ గదాభ్య స్వాహ ఋషదేభ్య స్వాహ హరియమ్నే స్వాహ ఫల్గుణీభ్య స్వాహ పశుభ్య స్వాహ భగాయ స్వాహ ఫల్గుణీభ్య స్వాహ శ్రైష్ఠ్యాయ స్వాహ మిత్రే స్వాహ హస్తాయ స్వాహ దదతే స్వాహ ప్రణతే స్వాహ ప్రయచ్చతే స్వాహ ప్రతిగ్రహ్యతే స్వాహ త్వష్ట్రే స్వాహ చిత్రాయై స్వాహ చైత్రాయ స్వాహ ప్రజాయై స్వాహ వాయవే స్వాహ విష్ట్యాయై స్వాహ అవతారాయ స్వాహ విచ్చై స్వాహ ఇంద్రాభ్యాగ స్వాహ విశాఖాభ్యాగ స్వాహ శ్రేష్ఠ్యాయ స్వాహ విజిత్యై స్వాహ పౌర్ణమాస్యై స్వాహ కామాయ స్వాహత్యై స్వాహ మిత్రాయ స్వాహ అనురాధేభ్య స్వాహ మిత్రేయాయ స్వాహ విజిత్యై స్వాహ ఇంద్రాయ స్వాహ జ్యేష్ఠాయై స్వాహ జ్యేష్ఠ్యాయ స్వాహ విజిత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ మూలాయ స్వాహ ప్రజాయై స్వాహ అభ్య స్వాహ షాఢాభ్య స్వాహ సముద్రాయ స్వాహ కామాయ స్వాహ అభిజిత్యై స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ షాఢాభ్య స్వాహ అరపరియాయ స్వాహ ఆదిత్యై స్వాహ బ్రహ్మణే స్వాహ విజితే స్వాహ బ్రహ్మలోకాయ స్వాహ విజిత్యై స్వాహ కృష్ణవే స్వాహ శ్రోణాయై స్వాహ శ్లోకాయ స్వాహ శ్రుతాయ స్వాహ వసుభ్య స్వాహ ద్రవిష్టాభ్య స్వాహ అగ్రాయ స్వాహ పరీత్యై స్వాహ వరుణాయ స్వాహ శతభిషజే స్వాహ భేషజేభ్య స్వాహ యథాయికపదే స్వాహ ప్రోష్ఠపదేభ్య స్వాహ తేజసే స్వాహ బ్రహ్మవర్షసాయ స్వాహ అహయే బుద్ధియాయ స్వాహ ప్రోష్ఠపదేభ్య స్వాహ శ్రేష్ఠాయై స్వాహ ఊష్ణే స్వాహ దేవత్యై స్వాహ పశుభ్య స్వాహ అశ్వేభ్యాగ స్వాహ స్వయభ్యాగ స్వాహ శ్రోత్రాయ స్వాహ శ్రుత్యై స్వాహ యమాయ స్వాహ భరణీభ్య స్వాహ రాజ్యాయ స్వాహ విదిత్యై స్వాహ మావాస్యాయై స్వాహ కామాయ స్వాహగత్యై స్వాహ చంద్రమదే స్వాహ ప్రతిదృశ్యాయై స్వాహ అహోరాదేభ్య స్వాహ సమాదేభ్య స్వాహ మాగేభ్య స్వాహర్తృభ్య స్వాహ సంవత్సరాయ స్వాహ అంధే స్వాహ రాత్రియై స్వాహ అతిముఖ్యై స్వాహ ఉషసే స్వాహ అభ్యుష్ట్యై స్వాహ యోషుష్యై స్వాహ దీక్షంత్యై స్వాహ వ్యుష్టాయై స్వాహ నక్షత్రాయ స్వాహోదేశరే స్వాహ ఉజ్జరే స్వాహోదితాయ స్వాహ హరదే స్వాహ భరదే స్వాహ భ్రాతదే స్వాహ చేతదే స్వాహ తపసే స్వాహ బ్రహ్మవర్చసాయ స్వాహ సూర్యాయ స్వాహ నక్షత్రేభ్య స్వాహ ప్రతిష్టాయై స్వాహ అదిత్యై స్వాహ ప్రతిష్టాయై స్వాహ విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహ అధిక్రామణోకారిష్ణోరస్వత్యవాదినః సురభినోఖాకర ప్రణాయోగం శికారిషత్ ఆపోహిష్ఠాపయో బలకార ఊర్జేన సాధన మహేరణాయ రక్షతే యో వః శివతమోరథస్తస్య భాజయతేనః ఉషతీరివ బాదరః తస్మారంగమామో యస్య క్షయాయ జిన్వథ ఆబోధమయథాదనః పునోత్తమం వరుణవాచమత్మరవాధమం నిమధ్యమగ్రశ్రథాయ అథావయమాదిత్యవ్రతేదమానాగసో అతిథయే శ్యామ అస్తభ్రాద్యామృషభో అంతరిక్షమమిమీత పరిమాణం పృథివ్యా ఆసీదద్విశ్వభువనాని సమ్రాద్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని యత్కించేదం వరుణదైర్యేజనేభిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తీయత్తవ ధర్మాయోస్తస్మాదేన సో దేవరీరిషః ఇతవాదో యద్రితి పూర్ణ జీవియత్వాఘాదత్యముదయన్న విద్మ సర్వాదా విశ్వశిశిరేవ దేవాధాదే శ్యామ వరుణ ప్రియాద అవతేహేణో వరుణ నమోభిరవ యజ్ఞేభిమహే హవిర్భిః క్షయన్నాత్మభ్యమసుర ప్రదేశోరాజండేనాగుందితి శ్రతకృతాని తత్వాయామి బ్రహ్మానందమానస్తాశాస్తేమాణో హవిర్భిః అహేణమాణో వరుణేరుడగం సమానాయ ప్రవోహీ హిరణ్యవర్ణాయ పాదకాయాసుజాత కశ్యపోయాస్మింద్ర అగ్నీయాగర్భందిరేగిరూపాస్తానమాపశ్యగ్రస్యోణాభవంతో యా సాగుం రాజా వరుణో యాతి మధ్యే దచ్చామృతే అవమశృంజనానా మధుశ్చుతశ్రుతయో యా పాదకాస్తానమాపశ్యగ్రస్యోణాభవంతో యాగాన్ దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షేమభవంతి యా పృథివీం వయమోందంతి శుక్రాస్తానమాపశ్యగ్రస్యో నభవంతు శివేన రాలక్షుషావస్య తామ శివయా దనువోగ పృషద త్వజం మే సత్వాగుం అగ్నిగుం రక్షుషదో ఉవే గోమైవ శోబలమోజో విధత్త పవమానసు వర్జనః పవిత్రేణ విచరిషణిః యోదాదపునఃదుమా ఉమనంతు మారేవ జనాః ఉనంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవః దాదవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా ప్రభుగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవదవితః పవిత్రేణ దవేన చ ఇదం బ్రహ్మపునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాద్ యస్యై బహ్వీ తనువో వీత పృష్ఠాః తయా మదంతః సమాద్యేషు వయగ్గస్యామపదయోరీణా వైశ్వానరో విష్ణుభిర్పాపునాదు వాత ప్రాణేనే శిరోమజో భూః యా వా పృథివీ పయసామయోభిః ఋతావరీయజ్ఞియే మాపునీతా రథభిః సవితృభిః వరిషిష్ఠైర్దేవమన్వభిః అగ్నే రక్షైః పునాహి మా ఏన దేవాపునత ఏనావో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమాణీరధ్యేతి ఋషభిః సంభృతగుమ్రసం సర్వగుమ్రభూతమశ్న్యాయీ స్వదితం మాదరిష్మణా పావమాణీర్యో అధ్యేతి ఋషభిః సంభృతగుమ్రసం తస్మైతరస్వతి గృహే క్షీరగం దర్పర్మధూతకం పావమాణీ స్వస్తిజనీ సుదుఃఖాయి పయస్వతీ ఋషభిః సంభృతోరథః బ్రాహ్మణే సమృతగుంభిత పావమానీర్దిశంతునః ఇమల్లోకమథో అముం పామాంఛవర్ధయంతునః దేవీర్దేవైః సమాభృతాః పావమానీ స్వస్తియనీ సుదుఃఖాయి హృదశ్చ్యుతః ఋషభిః సంభృతోరథః బ్రాహ్మణే సమృతగుంభిత ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునరే దదా తేన రాత్రధారేణ పావమాన్యః పునంతు మా రాజావత్యం పవిత్రం తథోద్యామగుంభిరణ్మయం తేన బ్రహ్మ విదో భయం భూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నీతి నహమా పునాదో సోమస్వస్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రమృణాభి పునాదు మా జాతవేదా మోర్యం జానాదు భూర్భువస్సు వః తచ్చయోరావృణీమహే గారుయ్యజ్ఞాయ గారుయ్యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంజతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః నమో బ్రహ్మణే నమో అస్మగ్నే నమో పృథివ్యై నమోషధేభ్యః నమో వాదే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి నమో బ్రహ్మణే నమో అస్మగ్నే నమో పృథివ్యై నమోషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి నమో బ్రహ్మణే నమో అస్మగ్నే నమః పృథివ్యై నమోషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి ఓం శాంతి శాంతి శాంతిః ఆవిర్గేర్భిర్యదదోనూనాప్యాజయాదిగో వర్ధమానః యదాస్తోర్భ్యో మహి గోత్రారుజాది భూయిష్ఠభాజో అథ దేశ్యామ బ్రహ్మ ప్రావాదిష్మరం నో మహాదీపే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం దేవా గాతు విదో గాతు విదో దేవా దేవా గాతు విదో ఘాతుం ఘాతుం గాతు విదో దేవా దేవా గాతు విదో ఘాతుం గాతు విదో గాతుం గాతుం గాతు విదో గాతు విదో గాతుం విత్వా విత్వా గాతుం గాతు విదో గాతు విదో గాతుం విత్వా గాతు విద ఇతి గాతు విదః గాతుం విత్వా విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం విత్వా గాతుం గాతుం విత్వా విత్వా గాతుమితేత గాతుం విత్వా విత్వా గాతుమిత గాతుమితేత గాతుం గాతుమిత మనసో మనసైత గాతుం గాతుమిత మనస ఇత మనసో మనసైతే మనసస్పదే పదే మనసైతే మనసస్పదే మనసస్పదే పదే మనసో మనసస్పద ఇమమిమం పదే మనసో మనసస్పద ఇమం పద ఇమమిమం పదే పద ఇమన్నోన ఇమం పదే పద ఇమన్న ఇమన్నోన ఇమమిమన్నో దేవ దేవన ఇమమిమన్నో దేవ నో దేవ దేవ నో నో దేవ దేవేషు దేవేషు దేవ నో నో దేవ దేవేషు దేవ దేవేషు దేవేషు దేవ దేవ దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవ దేవ దేవేషు యజ్ఞం దేవేషు యజ్ఞై యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞక స్వాహ స్వాహ యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞక స్వాహ యజ్ఞక స్వాహ స్వాహ యజ్ఞై యజ్ఞక స్వాహ వాచి వాచి స్వాహ యజ్ఞై యజ్ఞక స్వాహ వాచి స్వాహ వాచి వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ వాజి స్వాహ స్వాహ వాజి వాజి స్వాహ వాదే వాదే స్వాహ వాజి వాజి స్వాహ వాదే స్వాహ వాదే వాదే స్వాహ స్వాహ వాదే ధా వాదే స్వాహ స్వాహ వాదే ధా వాదే ధా వాదే వాదే ధా ధా ఇది ధా బిబిబే స్వాయస్వరీ దేవానామం దుర్ఘామణమస్ఫురందీ ఇంద్ర సోమం విమదో క్షేమో అస్తు నః